2.61 తాని సర్వాణి సంయమ్యయుక్త ఆసీత మత్పరః వసే హియస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనగా ఆ ఇంద్రియములన్నింటినీ చక్కగా వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై అనగా చిత్తమును గూడా నిశ్చలముగా చేసుకొని నాయందు అనగా పరమాత్మయందు చిత్తము గలవాడవై కూర్చుండవలేయును. అనగా సర్వాత్ముడనైన నాయందే మనస్సు గలవాడవై నాకంటే వేవుగా లేనను భావముతో కూర్చొని యుండవలేయును. అట్లేలైనా ఈ విధముగా కూర్చునియున్నవాని ఇంద్రియములు అభ్యాస బలముతో ఆతని వశమునందుండి పరబ్రహ్మ భావముతో నిండియుండును. ఇంత చెప్పిన తరువాత పతనాభిముఖుడైన పురుషునికి కలుగు సమస్తమైన అనర్థముల యొక్క కారణమును చెప్పుచున్నారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 52 అధ్యాయతో విషయాన్పుంసః సంగస్తే శూపజాయతే సంగత్సంజాయతే కామః కామత్రోధో భిజాయతే. ఎల్లప్పుడూ విషయాలను గురించి మాత్రమే మరియు వాటి నానావిధ భేదములను గురించి అనేక పర్యాయములుగా ఆలోచించే పురుషునికి ఆయా విషయములయందు ఆసక్తి పెరుగును. ఆ ఆసక్తిచేత వాటిని పొందవలేనను కామము కోరిక తృష్ణ పెరుగును. ఆ కోరిక ఏ కారణము వలననైనా తీరనప్పుడు క్రోధము కలుగును. అనగా తృష్ణే క్రోధముగా మారును. అనగా 2.63 క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అనగా క్రోధము వలన మోహము అనగా కర్తవ్యాకర్తవ్యా వివేకము కలుగును. ఏలైనా క్రోధభావము కలిగియున్న మానవుడు తాను పొందగోర్చున్న వస్తువు పట్ల మోహితుడై గురువులాంటి పెద్దలను గూడా దూషించును. మోహభావము తీవ్రతను పొందినప్పుడు స్మృతి గతి తప్పును. అనగా శాస్త్రములు మరియు గురువుల ముఖత విన్నటువంటి ఉపదేశ వాక్యముల వలన ఏర్పడిన స్మృతి అవసరమైనప్పుడు కలుగనేరదు. అనగా మోహముతో కూడిన మనస్సు గతములో తాను వినియున్న మంచి మాటలనన్నింటినీ మరచిపోవును. ఆ విధంగా స్మృతి తప్పినప్పుడు బుద్ధి సక్రమంగా పనిచేయదు. అనగా అంతఃకరణము నందు కార్యం కార్య విషయకమైన అనగా కర్తవ్యాకర్తవ్య విషయకమైన వివేకశక్తి లోపించును. అట్లు వివేకశక్తి లోపించుటనే బుద్ధినాశమైనదని అందరూ. ఏలైనా విధి నిషిద్ధ కర్మభేదము కలిగియున్నవాడే మానవుడు. ఆ భేదమును ఎదుంగనివాడు పశువుతో సమానమగును. అందువలన వివేకశక్తి రూపమైన అంతఃకరణము అనగా బుద్ధి నశించినప్పుడు మానవుడు నశించి మానవ రూపమున పశువుగా నిలిచియుండును. సారాంశమేమనగా క్రోధము మోహము మొదలగు దోషములు కలిగినప్పుడు మానవుడు విధి నిషేధములను మరిచినవాడే చివరకు పురుషార్థ రూపమైన మోక్షస్థితిని పొందుటేందు విఫలుడగును. విషయచింతన అనగా విషయములను గురించి ఆలోచించుచుండుట సర్వానర్థములకు మూలముగా చెప్పబడినది. ఇప్పుడు మోక్షమును పొందుటకు అవసరమైన సాధనములను గురించి చెప్పబడును. 2.64 రాగద్వేషవ్యుక్తేస్తు విషయానింద్రియేశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మ ప్రసాద మధిగచ్చతి. అనగా ఆసక్తి మరియు ద్వేషభావములను రాగద్వేషము లందురు. ఈ రెంటిని ఆధారముగా చేసుకొనియే ఇంద్రియముల యొక్క స్వాభావికమైన ప్రవృత్తి ఏర్పడుతూ శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 51 ఉంటుంది. కావున ముముక్షువు అనగా సాంసారిక మాయా మోహములను వదలి ముక్తత్వమును పొందకోరు సాధకుడు అయినవాడు తన అంతఃకరణమును విషయముల మీదికి వెళ్లనివ్వకుండా తన స్వాధీనమునందు ఉంచుకున్న మహనీయుడు రాగద్వేషములు రెంటిని వదలినవాడై శ్రోత్రాది ఇంద్రియముల నన్నింటినీ కూడా తన వశమునందుంచుకొని అత్యంత ఆవశ్యకమైన విషయముల ఎందే ప్రసరింపజేయుచు ముక్తత్వమును అనుభవించును. ముక్తత్వమునే ప్రసాదమందురు. ప్రసాదమనగా శారీరక మానసిక స్వస్థత కలిగి సర్వదా సంతోషముగా ఉండుటయే. అటువంటి ప్రసాదమును అనగా ప్రసన్నత్వమును పొందినందున కలుగు లాభమేమి అన్నచో 2.65 ప్రసాద్ సర్వదహఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధ్యః పర్యవతిష్ఠతే. అనగా తాటి ప్రసన్నత్వము ప్రాప్తించినప్పుడు సాధకునికి ఇంతకు పూర్వము గల ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములైన 3 విధముల దోహకములు శాశ్వతముగా తొలగిపోవును. అట్లేలేని అన్నచో ప్రసన్నమైన అంతఃకరణము గల పురుషుని యొక్క బుద్ధి సర్వవిధ విషయరహితము మరియు ఆ కారణముగా సర్వవిధ దోహకరహితము అయి ఆకాశము వలె నిర్మలము నిశ్చలముగా ఉండును. అనగా కేవలము ఆత్మరూపగా నిలిచిపోవును. ఇట్లు చెప్పుటకు కారణమేమనగా ఈ విధముగా ప్రసన్నంతకరణము మరియు స్థిరత్వమును పొందియున్న బుద్ధిగల పురుషునకు కృతకృత్యత్వము అనగా సత్కర్మల ఫలము లభించును. అందువలన సాధకుడైన పురుషుడు రాగద్వేషాదులతో సంబంధము లేనటువంటి ఇంద్రియముల ద్వారా శాస్త్ర విరుద్ధములు కానటువంటి అనివార్యముగు విషయములను మాత్రమే గ్రహించుచుండవలేయును. ఆ ప్రసన్నత్వమును స్తుతించుచున్నారు ఎట్లన 2.66 నాస్తి బుద్ధిరిప్తస్య న చాయిప్తస్య భావన న చాభావైతః శాంతిరసస్తస్య కుతః సుఖం. అనగా ఏ పురుషుని అంతఃకరణము రాగద్వేషములను వదలి శుద్ధముగా లేదో అటువంటి పురుషునియందు ఆత్మవిషేకమైన బుద్ధి ఉండదు. అందుచేత అట్టి పురుషునకు విషయరాహిత్యము వలన కలిగిన ఆత్మజ్ఞానము మరియు అట్టి ఆత్మజ్ఞానమును పొందవలేనను ఆసక్తి ఉండనేరదు. అందుచేత అనగా ఆత్మజ్ఞానమును పొందవలేనను ఆసక్తి లేకపోవుటచేత అతనికి శాశ్వతమైన ఆనందముతో కూడియున్న శాంతి లభించదు. మరి శాంతి లేని పురుషునకు సుఖమెట్లు కలుగును? ఏలైనా విషములను సేవించినందువలన కలుగు క్షణిక సుఖమునందలి తృష్ణను ఇంద్రియములు వదలనంతవరకు. 52 శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. ఆ విషయ సంబంధమైన క్షణభంగురమైన సుఖమే ప్రాప్తించుచుండును గాని శాశ్వత ఆనందముతో కూడిన శాంతి లభించదు కదా. విషయ సుఖము నిజమైన సుఖము కానే కాదు. సారాంశమేమన సాంసారిక మాయా కల్పిత విషయములందు తృష్ణ అనగా ఆ విషయముల ద్వారా సుఖమును పొందవలేనన్న కోరిక ఉన్నంతవరకు నిజమైన సుఖము అనగా ఆత్మజ్ఞానము వలన కలుగు ఆనందము కొంచెము కూడా లభించదు. అయుక్త పురుషునకు అనగా విషయములు లేని శుద్ధ అంతఃకరణము లేనటువంటి పురుషునకు సరియైన అనగా లోకవాసన రహితమైన బుద్ధి ఎందుకు ఉండదు అన్నచో 2.67 ఇంద్రియాణం హి చరతాం యన్మనో 2 విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. అనగా ఏలేనా ప్రాపంచిక విషయములయందు నిమగ్నమైయున్న ఇంద్రియములలో ఒకటి అయిన మనస్సు విషయములయందే నిమగ్నమై క్షణికములైన సుఖములను పొందుటకు ప్రయత్నించుచుండును కాని ఆత్మానందమును పొందగోరు. సాధకుని శుద్ధమైన బుద్ధి స్థిరత్వమునకు సహాయకారి కాజాలదు. అనగా ఆత్మానాత్మ వివేకము వలన కలిగిన బుద్ధి యొక్క శుద్ధతను చెరిపి అశుద్ధముగా చేయుచుండును. అదెట్లనినా జలమునందున్న నావను తీవ్రముగు వాయువు ఏ విధముగా ముంచివేయునో ఆ విధముగానే విషయములందు ఆసక్తి కలిగియున్న మనస్సు ఆత్మజ్ఞానమును పొందగోరి వివేకయుక్తమైన బుద్ధిని చలింపజేసి తిరిగి విషయముల వైపుకు తీసుకొనిపోవును. యతతోహ్యపి గీ 2-60 వరకు అను శ్లోకమునందు ప్రతిపాదించబడిన విషయమును అనేక విధములుగా వివరించి ఇప్పుడు ఉపసంహారము చేయుచున్నారు. 2.68 తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అనగా ఇట్లేలేనా ఇంద్రియముల యొక్క ప్రవృత్తి ఎందున్న దోషము స్పష్టముగా చెప్పబడినది. అందువలన అర్జున, ఏ సాధకుని యొక్క ఇంద్రియములు తమ తమ శబ్దాది విషయముల యందు అన్ని విధముల అనగా మనస, వాచ, కర్మణ మొదలగు సర్వభేదములతో తన వశమునందుంచుకొనబడినవో అతని బుద్ధి స్థిరముగా అనగా ఎటువంటి వికారములు లేకుండా ఉండిన ఎట్లుగా భావించునగును, ఈ లౌకిక వైదిక వ్యవహారమంతయు పూర్తిగా అవిద్యకు సంబంధించిన కార్యము. అందుచేత ఎవనికి శాస్త్రపఠనము, గురుపదేశము మరియు మనన నిధి ధ్యాసము వలన వివేక జ్ఞానము ప్రాప్తించినదో అటువంటి స్థితప్రజ్ఞునికి, అనగా నిశ్చలమైన బుద్ధి గలవానికి అవిద్య. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 53. నివృత్తితో పాటు పై అవిద్యాకృతమైన వ్యవహారమంతయు తొలగిపోవును, అనగా నివర్తించును మరియు అవిద్యకు విద్యేందు గల విరోధము కారణముగా ఆ విద్య కూడా నివర్తించును. ఆ భావమును విశదీకరించుచు ముందు శ్లోకము చెప్పుచున్నారు. 2.69. యా నిస సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిస పశ్యతోమునేహ. అన తామస స్వభావము కారణముగా కలిగి సర్వపదార్థములను తెలియకుండా జేయినటువంటి రాత్రికి నిస అని పేరు. అన్ని భూతములేందును అవివేకరూపమైన ఈ నిస కలదు. అందుచే ఈ నిస అనుదానిని గురించి విపులముగా తెలియవలసియున్నది. స్థిత ప్రజ్ఞత్వమునకు విషయముగా అయ్యున్న ఏ పరమార్థతత్వము కలదో ఆ పరమార్థతత్వము జ్ఞేయము, అనగా తెలుసుకొనదగిన పదార్థము. ఏ విధముగా గుడ్లగూబ వంటి నిశాచరములకు ఇతరులకు పగలుగా ఉన్నది కూడా నిశ అనగా రాత్రిగానే యుండునో అదే విధముగా నిశాచరముల వంటి సంపూర్ణమైన అజ్ఞాని అయిన మనుష్యునకు, అనగా యవనియందు పరమార్థతత్వమును తెలుసుకును నటువంటి బుద్ధి లేదో అటువంటి భూతములన్నింటికీ తెలియనిది అయి ఉన్న కారణముగా ఈ పరమార్థ తత్వము కూడా నిస కాలమునందలి వస్తువుల వంటిదే అగుచున్నది, అనగా అజ్ఞానులకు తెలియబడనిదైయున్నది. ఆ నిస కాలమునందలి తెలియబడని వస్తువుల వంటి పరమార్థ తత్వము అజ్ఞానమును నిద్ర నుండి మేల్కొనేటువంటి స్థితప్రజ్ఞునికి, అనగా జితేంద్రియునకు, అనగా తన ఇంద్రియముల్లన్నింటినీ తన వశమునందుంచుకొన్న యోగికి పగటియందు తోచు వస్తువులు వంటిది అగుచున్నది, అనగా ఆ పరమార్థ తత్వము తెలియబడుచున్నది. గ్రాహ్యగ్రాహక వస్తువు భేదరూపమును తెలియనివ్వకుండా ఉంచు చేయు రాత్రియందు కూడా స్వప్నమునందు సర్వమును ఎదుంగుచున్న మానవుని వలె స్థిరబుద్ధి కలిగియున్న యోగి సర్వదా, అనగా రాత్రి పగలు అను భేదము లేకుండా ఆ పరమార్థ తత్వమును తెలుసుకొనుచునే యుండును. అందుచేత ఇప్పుడు తేలిన సారాంశమేమనగా, అవిద్యావస్థయందున్న అజ్ఞానియైన మానవుడు పరమార్థమును తెలియజాలక కర్మలు చేయుటయందే నిమగ్నుడైయుండును. విద్యావస్థయందు అట్లు జరగదు, అనగా పరమార్థతత్వమును ఎరిగిన పురుషుడు ఆ విధముగా కర్మలు చేయుటయందు నిమగ్నుడు కాడు. ఏ విధముగా సూర్యోదయము కాగానే అంధకారమంతయు పటాపంచలేపోవునో ఆ విధముగానే పరమార్థ తత్వజ్ఞానము కలుగగానే అజ్ఞానము మరియు ఆయా జ్ఞానము వలన తోచు పదార్థములు అన్నీ తొలగిపోవును, అనగా కనబడకుండా పోవును. జ్ఞానోత్పత్తి జరగక పూర్వము ప్రమాణబుద్ధి చేత గ్రహించబడు అవిద్యయే, అనగా అజ్ఞానమే క్రియగాను కారకముగాను ఫలముగాను అనేక రూపభేదములతో తోచుచు సర్వవిధ. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 54.1. కర్మలు చేయుటకు మరియు చేయించుటకు కారణమగుచున్నది అప్రామాణికమైన బుద్ధిచేత గ్రహించబడిన అజ్ఞానము. కర్మలు చేయుటకుగాని చేయించుటకుగాని కారణము కాజాలదు. ఏలేనా ప్రమాణ స్వరూపమైన వేదము నేను ఫలానా కర్మలు చేయవలేననియు ఫలానా కర్మలు చేయరాదని చెప్పి నిర్ణయించియున్నది అని తలంచియే మానవరూపుడైన జీవుడు తాను కర్తయే కర్మలయందు నిమగ్నుడగుచున్నాడు. నిజముగా విచారించి చూచిన ఇదియంతయు రాత్రివలె అజ్ఞానము మాత్రమే అని తెలిస్తే చేయనే చేయుడు. ఎవనికీ దృశ్యమంతయు రాత్రివలె అజ్ఞానరూపమైనదేనని తెలియనో అటువంటి జ్ఞానికి సర్వకర్మ సన్యాసమునందే అధికారము కలిగియుందును. ఆ కర్మలు చేయటయందు ఎటువంటి ప్రవృత్తి ఉండనేరదు. ఈ విధముగా హితద్బుద్ధ్య సదాత్మనః గి 5.17 మొదలగు శ్లోకముల ద్వారా అటువంటి ఆత్మజ్ఞానికి అధికారము జ్ఞాననిష్టయందే చెప్పబడును. పూర్వపక్షము అటువంటి జ్ఞాననిష్టయందుగూడా తత్వవేత్తకు ప్రవృత్తిని కలిగించు ప్రమాణముల విధి వాక్యముల లేమి ఉండునుగదా. అందువలన అందులో గూడా అతనికి ప్రవృత్తి కలగకపోవచ్చునుగదా. సమాధానము అట్లు చెప్పుట సరికాదు. ఏలేనా ఆత్మజ్ఞానము తన స్వరూపమునే విషయముగా చేసుకొనగలదు. అందువలన తన స్వరూప జ్ఞానమునకు సంబంధించిన విషయమునందు ప్రవృత్తిని కలిగించు జ్ఞానమునకు ప్రమాణములతో నిమిత్తము ఉండదు. ఆయాత్మజ్ఞానము స్వయముగా ఆత్మయే అయి ఉండుట వలన స్వతః సిద్ధమైయుండును. మరియు దానియందు సర్వవిధ ప్రమాణముల యొక్క ప్రమాణత్వము విలీనమైయుండును. అనగా ఆత్మజ్ఞానము కలుగువరకే ప్రమాణముల యొక్క ప్రమాణత్వము ఆవశ్యకమైయుండును. అందువలన ఆత్మస్వరూప సాక్షాత్కారము కలిగిన తరువాత ప్రమాణ ప్రమేయముల వ్యవహారము నిలువజాలదు. ఆత్మజ్ఞాన రూపమైన అంతిమ ప్రమాణము ఆత్మ యొక్క ప్రమాతృత్వమును గూడా నశింపజేయును. ఆ ప్రమాతృత్వమును నివారించుచు అది స్వయముగా కూడా మేల్కొనిన తరువాత స్వప్నావస్థయందలి ప్రమాణత్వము వలె అప్రమాణము అయిపోవును. అనగా ప్రమాణత్వము లోపించిపోవును. అట్లేలైనా వ్యవహారమునందుగూడా ఈశ్వవస్తువు లభించిన వెంటనే ఏ ప్రమాణము గూడా ప్రవృత్తికి కారణమగుట కానరాదు. కావున నిర్ణయమేమనా? ఆత్మజ్ఞానికి కర్మలయందు అధికారము లేదు. ఏషణత్రయమును అనగా పుత్రేషణ, దారేషణ మరియు విశ్లేషణను ఉత్తేజించినట్టి స్థితప్రజ్ఞుడు, విద్వాంసుడు మరియు సర్వమును సన్యసించిన మహాత్మునికే మోక్షము లభించును. భోగములను కోరునట్టియు మరియు సన్యసించని మానవునకు మోక్షము లభించదు. ఈ సిద్ధాంతమును దృష్టాంతముల ద్వారా దృఢపరుచుచున్నారు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 52.70. ఆ పూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. అనగా జలముతో నిండి స్థిరముగా ఉన్న సముద్రమునందు అనగా ఏది స్థిరముగా ఉన్నదో అటువంటి తన హద్దులయందు స్థిరముగా ఉన్నట్టి సముద్రములోనికి నాలుగు వైపుల నుండి వచ్చి చేరిన జలము ఆ సముద్రము యొక్క స్థిరత్వమునందు ఎటువంటి వికారమును కలిగించక దానియందే ఇమిడిపోయినట్లుగా విషయ సంబంధము కలిగియున్నప్పటికీ స్థిత ప్రజ్ఞత్వము కలిగియున్న పురుషునియందు అవి ఎటువంటి వికారమును కలిగించక ఆతనియందు లీనమైపోవును. ఎవని సమస్తమైన కోరికలు ఆత్మయందు లీనమైపోయినవో ఆతనియందు విషయములు ఎటువంటి వికారమును కలిగించజాలవు. అటువంటి పురుషునకే పరమశాంతియను మోక్షస్థితి కలుగును. అంతేగాని ఇతరులకు అనగా భోగములయందు మనస్సు గలవానికి అట్టి స్థితి కలుగనేరదు. ఏలేనా? అది అలా ఉన్నది కావున 2.71 విహాయ కామాన్యః సర్వానుమాంశ్చరతి నిహస్పృహ నిర్మశాంతిమధిగచ్చతి. నిరహంకారః స అనగా సమన్యసించినట్టి ఏ పురుషుడు సమస్తమైన కోరికలను మరియు భోగభావములను నిశ్శేషముగా త్యజించి, అనగా కేవలము శరీర పోషణ కొరకు మాత్రమే ప్రయత్నించుచుండునో, మరియు ఎవడు దేహ పోషణార్థము కూడా ఆలోచించడో, ఎవడు మమత్వము అనగా నాది అనుభావము లేనివాడో, అనగా శరీర పోషణార్థము అవసరమైన వస్తువుల సంగ్రహమునందు కూడా ఎటువంటి ఆసక్తి చూపడో, మరియు అహంకారము లేకయుండునో, అనగా విద్వత్తు మొదలగు విషయములకు సంబంధించిన అభిమానము అనగా గర్వం కూడా ఉండదో, అటువంటి స్థిత ప్రజ్ఞత్వము గలిగి బ్రహ్మవేత్త అనగా బ్రహ్మతత్వమును గురించి సమ్యక్ జ్ఞానము కలిగియున్న మహాత్ముడు సంసార సంబంధమైన సర్వవిధ దోహకముల నుండి ముక్తిని పొంది మోక్షము అనబడు మహదానందమును అనుభవించును, అనగా బ్రహ్మస్వరూపుడై నిలిచియుండును. ఇప్పుడు పైన చెప్పబడిన బ్రహ్మనిష్టత్వ ప్రశంస చేయబడుచున్నది. 2.72 ఏషా బ్రాహ్మీ స్థితః పార్థానైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలే 2p బ్రహ్మనిర్వాణం రుచ్ఛంతి. అనగా పైన చెప్పబడిన స్థితి బ్రాహ్మీస్థితి, అనగా సర్వవిధ కర్మలను సాధకుడు మనస వాచ కర్మణ సంన్యసించి, అనగా త్యజించి కేవలము బ్రహ్మభావముతో నిండియుండును. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 56 ఉపార్థ. ఈ స్థితిని పొందిన బ్రహ్మవేత్త తిరిగి ప్రాపంచిక విషయ సంబంధమైన మోహమును పొందడు. స్థూల దేహమును త్యజించు సమయమున, అంతకు పూర్వము దేహముతో కూడియున్నప్పుడు కూడా బ్రాహ్మిస్థితి ఎందే నిశ్చలముగా ఉండి మనుష్యత్వము కలిగియుండి బ్రహ్మస్వరూప లాభమైన మోక్షానందమును అనుభవించును. ఎవడు బ్రహ్మచర్యాశ్రమ కాలము నుండియే సంన్యసించి జీవన పర్యంతము బ్రాహ్మీస్థితి ఎందే లీనమైయుండునో, ఆతడు బ్రహ్మస్వరూపమునే పొందును. ఈ విషయమునందు ఎటువంటి సంశయమునకు తావులేదు. శ్రీశ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి సాంఖ్యయోగమును 2వ అధ్యాయమునకు, శ్రీశ్రీ శ్రీ శంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి వాశ్రమము, ది శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 57.